సముద్రుని శరణాగతి యుద్ధకాండ 3వ సర్గ. జగన్నాథ, త్రైలోక్యరక్షకర, నన్ను రక్షించు. నీవు నిఖిల లోకాలను సృష్టించినావు, అందులో నేనుక జడుడను. నీచే నిర్మించబడిన సృష్టిని ఇంకొక రకముగా మార్చుటకు ఎవరికి తరము? ఈ స్థూలములైన పంచభూతములు జడములు, నీ చేతనే సృష్టించబడినవి. అవి నీ ఆజ్ఞను దాటలేవు. భూతములు, జీవములు తామసహంకారము నుండి పుట్టినవి. ఆ తమోగుణ సంబంధము వల్లనే వాటికి స్వతహాగా అజ్ఞానం కలుగుతుంది. నీవు నిర్గుణుడవు, నిరాకారుడవు. ప్రభు, నీ మాయాగుణములను ఎప్పుడంగీకరించెదవో అప్పుడు నీవు విరాట్ అనే నామమును ధరిస్తావు. సత్వరజస్తమోగుణములతో కూడిన నీ విరాట్ రూపం యొక్క ఒక్క సత్వగుణము వల్లనే దేవతలు, రజోగుణము వలన ప్రజాపతులు, తమోగుణము వల్ల రుద్రులు పుట్టిరి. నీవు మాయా మరుగునయ్యుండి లీలగా మానవాకృతిని ధరించిన నిన్ను నిరాకారుడవైన నిన్ను జడుడు, నిన్ను మూర్ఖుడునైన నిన్ను నేనిట్లు తెలుసుకొనగలను? దండి ఏవహి మూర్ఖణాం సన్మార్గః ప్రాపకః ప్రభో శిక్షకర్ర మాత్రమే వల్లనే మూర్ఖులు మంచిదారికి వచ్చేదరు. జడజీవులకు, పశువులకు వలె సరైన మార్గాన్ని సూచిస్తుంది. 110 శరణంతే ప్రజామిస శరణ్యం భక్తవత్సలం ఆభయం దేహిమే రామలంకామార్గం దదామితే అని ప్రార్థించెను. సముద్రుని పై ఎత్తిన బాణమును ద్రుమకుల్యమును ప్రదేశముపై ప్రయోగించెను. వారధి నిర్మాణమును ప్రారంభించుటకే సముద్ర తీరమున రామేశ్వర లింగమును ప్రతిష్ఠించి పూజించెను. విశ్వకర్మ పుత్రుడైన నలుడు వానర వీరులు సహాయముతో 100 యోజనముల పొడవును, 10 యోజనముల వెడల్పు గలిగిన సేతువును నిర్మించెను. రామదండు ఆ సేతువును దాటి సువేల పర్వత ప్రాంతానికి చేరినది. లంకానగరమును వారు చూచిరి. లంకానగరమున రావణుడు కొలువుతీరి యుండగా శుకుడు వచ్చి రామప్రతాపాన్ని వివరించెను. లంకలో దిగిన వానర వీరుల ప్రతాపమును వారివారి పేర్లతో సహా చెప్పెను. కొంతవరకే నేను లెక్కించినాను, మిగిలినది నావల్ల కాదు అని చెప్పి ఈ విధముగా శుకుడు రావణునికి హితోపదేశము చేసెను.